140 సర్వభూషణ భూషిత సం భా సర్వభూషణ భూషిత సర్వాత్మకత్వేన యే ప్రాణినః దూని యాని భూషణాలంకార భోజనాదీని లలితా త్రిశతి భాష్య భోగ్యవస్తుని ఆత్మార్థం సంపాదయంతి తేము సర్వేషాం ప్రత్యక్షమా 28 సర్వై భూషిత ఉపకృణేత్యరసి ఆత్మస్వస్తి కామాయ సత్వం ప్రియం భనతి ఇతి శ్రుతేః అథవా సర్వదేవాత్మక స్వేన సర్వభక్తజనస్య స్వస్వేష్ట దేవతాప్రీత్యర్థం భూషణ భూషిత స్వేస తథా అథవా భక్తజనేహ తత్తద్భూషణై తత్తద్భూషణేరాకోపిత స్వస్యః మహారాష్ట్రత్వేన అసంకోదానిన స్వభావత్వాదితి భావః యద్వా స్వదేశకాలలో కేషు భూషణేహ తత్ర భవయః ఉచ్చానచే భూషణేరారోపిత హస్య స్వాదీపాధిక సతి తత్తదీయాలంకారాదిషు జుగుప్సరహి తేత్యర్థః ఇదే భూషయంతి సర్వోత్తమత్వేన ప్రతిపాదయంతితి భూషణాని వేదాంతమహావాక్యాని సర్వైః సమసయః గతిసామాన్యాత్ ఏకతాత్పర్యేణ భూషితా లక్షణమా పర్యవసితా సమన్వితా వేత్యర్థః ఓం సర్వభూషణ భూషితాయై నమః ఆం వి దేవి సర్వాత్మస్వరూపము గలది ఆకారణము చేత జీవజాతము ఆత్మార్థము భోగ్యవస్తువులైన భూషణ అలంకార భోజనాదులను సంపాదించుకొనుచున్నది. సమస్త జీవకోటియందు ప్రత్యేగాత్మరూపముతో నున్నందున దేవి ఆ సర్వ ప్రాణుల భూషణములచేత భోగ్యజాతము శంకర 12-28 వరకు 217 శంకర గ్రంథరత్నావళి చేత అలంకరింపబడునదని భావము. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియంభన ఆత్మసంతోషము నిమిత్తము సమస్తము జీవునకు ప్రియమగుచున్నదని శృతిపచనము. అథవా సర్వదేవాత్మక స్వరూపముతో విలసిల్లుచున్నందున భక్తజనులందరకూ తమ తమ ఇష్టదేవతా ప్రీతి కొరకు వివిధ భూషణాలంకృతయే విరాజిల్లుచున్నది గాను పరమేశ్వరి సర్వభూషితయని భావము. అథవా సకల భక్తజనముచేత ఆయా యవేనముల యందు భూషణములతో అలంకరింపబడునది జగడంబ మహారాజ్ని ఎగుట వలన అసంగ ఉదాసీన స్వభావము గలదగు టంజేసి భక్తుల్లోనగు నలంకారములచే భూషిత ఎగుచున్నదని భావము. అథవా సర్వదేశములయందు సర్వకాలములయందు సత్వలోకములయందు ఎడనెడ లభించునట్టి మహార్థములైన మిక్కిలి విలుసగల భూషణములతో అలంకరింపబడు సది గజ అస్వాదీది దేహములు ఉపాధిగా గలదే ఆయా దేశకాలాదుల యందు జుగుప్స లేనిదని యర్థము. వేదాంతమహావాక్యములు పరమేశ్వరిని సర్వోత్తమముగా ప్రతిపాదించునవి అలంకరించునని గాన భూషణములు సర్వవేదాంత వాక్యములు గతి సామాన్యములగుట 218 లలితా త్రిశతి భాష్యం నలన ముఖ్యమైన తాత్పర్యముతో అలంకరింపబడునది జహ దజహల్ల క్షణానృత్తి చేత పరమేశ్వరి పర్యవసితార్థము సారూపమైన అర్థము గలది లేక సమన్వితార్థము గలది గావున జగన్మాత సర్వభూషణ భూషిత ఎను నామముతో అరణ్య ఎగుచున్నది. శ్లోకారార్థ కాళహంత్రి కామేసి కామితార్థద కామసంజినని కళ్యాకఠిన స్తనమండల 27